వచ్చిందిరా. బాబా పంజాబీ రూపే గులాబీ, బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. నేనంటే సొగసు రాబీ, లవ్ అంటే నాకు హాబీ, నేను కాక వయసు చాబీ, నీ పాచనంది బేబీ. అచ్చాలే మహబూబా, మెచ్చాలే నా దిల్రుబా. బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. అలుపు సొలుపు తెలియకుండా బల్ తెయ్యాలి, పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. శ్రమదానం నేను నేర్పించను, దానం శ్రమదానం నేను నేర్పించను. బెదురు లేదు నాది ఆదిలాబాద్ కాముని అట్టా. బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. బాబా పంజాబీ రూపే గులాబీ, షేపే షరాబీ రుచి చూడన్నా. నేనంటే సొగసు రాబీ, లవ్ అంటే నాకు హాబీ, తెరి చాక వయసు చాబీ, నీ పాచనంది బేబీ. అచ్చాలే ఓ మహబూబా, మెచ్చాలే. Come on everybody, ha ha ha.